செய்தி தொழில் ராத்திரி கதலனி ராத்திரி இது தொழில் ராத்திரி கதலனி ராத்திரி நீவு நாக்கு నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే పూర్వశి రావే ప్రేయసి రావే పూర్వశి రావే తలుపు నీ పిలుపు కొరకు పానుకు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నది ప్రేయసి రావే పూర్వశి రావే ప్రేయసి రావే పూర్వశి రావే ప్రతి తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసిరావే పూర్వశిరావే ప్రేయసిరావే పూర్వశిరావే రావే.